మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి అమ్మ మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి చెప్పిన మాటలకు దేవుని దాసురాలైనావు యేసుకు జీవం పోసి పరలోక రాజ్ఞివయ్యావు దూత చెప్పిన మాటలకు దేవుని దాసురాలైనావు యేసుకు జీవం పోసి పరలోక రాజ్ఞివయ్యావు కలకాలం మా కొరకు ప్రార్థించుము తల్లి కలకాలం మా కొరకు ప్రార్థించుము తల్లి కలకాలం మా కొరకు ప్రార్థించుము తల్లి కలకాలం మా కొరకు ప్రార్థించుము తల్లి అమ్మ మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి అమ్మ మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి కానా పల్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చుటకు కారకురాలు అమ్మ స్త్రీలందరికీ నీవు సుగుణశీలివమ్మ మోక్షరాజ్ఞివమ్మ మా కొరకు ప్రార్థించుము ఓ మేరీ మాత మా కొరకు ప్రార్థించుము ఓ మేరీ మాత మా కొరకు ప్రార్థించుము ఓ మేరీ మాత మా కొరకు ప్రార్థించుము ఓ మేరీ మాత అమ్మ మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి అమ్మ మరియమ్మ నిష్కళంక మాత పరిశుద్ధ మరియమ్మ జపమాల రాంగి